వాతావరణం పుస్తకం 9వ భాగం. అయితే ఇతర రంగాలలో పురోగతి జరుగుతూ వచ్చింది. 1811లో అమెడియా అవగాడ్రో అనే ఇటాలియన్ శాస్త్రవేత్త వాయువులను అధ్యయనం చేస్తూ ఓ ముఖ్యమైన సూచన చేశాడు. వాయువులు ఖచ్చితంగా అర్థం కావాలంటే ఒక నీత ఘనపరిమాణం గల వాయువులో ఒక ఖచ్చితమైన సంఖ్యలో రేణువులే ఉన్నాయి అనుకోవాలన్నాడు. ఆ రేణువులు అణువులు కావచ్చు, పరమాణువులు కావచ్చు. దానితో వాయువుల సాంద్రత అంత 2 రెట్లు ఉంది. అంటే ఒక్క ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉండి ఉండాలి. రసాయన శాస్త్రవేత్తలు ఆక్సిజన్ అణువుని O2 అన్న చిహ్నంతో వ్యవహరిస్తారు. అదేవిధంగా నైట్రోజన్, హైడ్రోజన్ అణువులలో కూడా 2 పరమాణువులు ఉంటాయి. అందుకే వాటిని N2 అని, H2 అని వ్యవహరిస్తారు. అవగాడ్రో సూచనలని అందరూ వెంటనే ఆమోదించలేదు. శాస్త్రవేత్తలు కూడా మనుషులేగా మరి. ఒక కొత్త విషయాన్ని ఆమోదించడానికి కొన్నిసార్లు చాలా కాలం పడుతుంది. 1860లో రసాయనిక శాస్త్రంలో ఉండే అవకతవకలను సరిదిద్దేందుకు గాను యూరప్లో రసాయనిక శాస్త్రవేత్తలంతా ఓ అంతర్జాతీయ సమావేశంలో కలిశారు. ఆ సమావేశానికి హాజరైన వాళ్లలో ఒకడు స్టానిస్లా కనిగ్నారో అనే ఇటాలియన్ రసాయనిక శాస్త్రవేత్త. అవగాడ్రో సూచన గురించి అతడు 2 విన్నాడు. ఏ అణువులో ఎన్ని పరమాణువులు ఉంటాయి అన్న విషయంలో చెలరేగుతున్న వివాదాలకి అవగాడ్రో సూచన చక్కని పరిష్కారం కాగలదని కనిగ్నారో సూచించాడు. తన వాదనలతో అందరినీ మెప్పించాడు, ఒప్పించాడు. 1860 గాలి రసాయనిక విశ్లేషణ పూర్తయినట్టే, పూర్తిగా కాకపోయినా 99% పూర్తయినట్టే. అయితే ఆ రోజుల్లో శాస్త్రవేత్తల కృషి భూమికి దగ్గరగా ఉన్న గాలిపొరకే పరిమితం. మరి వారికి అందుబాటులో ఉన్నది అదే కదా. ఇంకా పైన ఉండే గాలి ఇక్కడ కిందన ఉండే గాలిలాగానే ఉంటుందని అనుకోవటం సమంజసంగానే అనిపిస్తుంది. కానీ అది నిజమేనా? ఎత్తులో గాలి ఎలా ఉంటుందో పరిశీలించాలంటే పాస్కల్ సోదరులు చేసినట్టు ఏ కొండలో గుట్టలో ఎక్కి చూడాలి. కానీ కొండలు గుట్టలు ఎక్కడం ప్రమాదంతో కూడిన పని. మరో విషయం ఏమిటంటే యూరప్లో కొండలు మరీ అంత ఎత్తైనవి కావు. దక్షిణ అమెరికాలోనూ ఆసియాలోనూ ఇంకా పెద్ద కొండలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడం బహు కష్టం. పైగా ప్రపంచంలో అతిపెద్ద పర్వతం కూడా కేవలం 5.5 మైళ్ళ ఎత్తే ఉంది. అయితే 1783లో జోసెఫ్ మిచెల్ మాంట్ గోల్ఫియర్, అతడి సోదరుడు జాన్ ఎథియన్ మాంట్ గోల్ఫియర్ గాలిబుడగను కనుక్కున్నారు. తేలికైన వాయువుతో నింపబడ్డ ఈ బుడగ గాలి కన్నా తేలికైంది కావడం వల్ల నీటి మీద కట్టె తేలినట్టు గాలిలో బుడగ తేలుతుంది. మొదటి బుడగను మాంట్ గోల్ఫియర్ జూన్ 3, 1783లో ఎగురవేశాడు. అందులో వేడిగాలి వాడారు. కానీ జాక్ అలెగ్జాండర్ చార్లెస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త వేడిగాలికి బదులు హైడ్రోజన్ని వాడాలని సూచించాడు. 1783 ఆగస్టు 27 హైడ్రోజన్ బుడగ ఎగురవేయబడింది. అనతి కాలంలోనే ఈ బుడగల క్రీడకి యూరప్లో బాగా ప్రాముఖ్యత పెరిగింది. వాటిని స్త్రీలు కూడా నడిపించటం ఒక విశేషం అయిపోయింది.